కృష్ణయజుర్వేదే క్రమపాఠే సప్తమకాండే పంచమ ప్రశ్న ప్రారంభ. శృంగాస్తీ శృంగాంతి కామేన తాసాం దశ దశమాసా మాసా నిషన్నా నిషన్నాసన్ నిషన్నాసన్నా మాసం రథశృంగాణి శృంగాణ్యజాయంత అజాయంతరాతిష్టన్ అతిష్టన్ నరాత్స్మ నరాత్స్మేతి అథ యాసాం నాజాయంత అజాయంతరా తాసంవత్సరం సంవత్సరమాప్వా సంవత్సరమతి సంవత్సరం ఆప్తోత్ ఉదతిష్టన్ అతిష్టన్ నరాత్స్మ రాస్మేది ఉభయీరుదతిష్టన్ అతిష్టన్ నరాత్స్మ రాస్మేతి గోసత్రం గోసత్రం వై గోసత్రమితి గోసత్రం వై సంవత్సర సంవత్సరోయే సంవత్సరది సంవత్సర ఏం ఏం విద్వాగుంస విద్వాగుంస సంవత్సరం సంవత్సరముపయంతి సంవత్సరమితి సంవత్సరం ఉపయంతిర్ధ్వంతి ఉపయంతేపాయంతి ఋద్ధ్వంతేవ తస్మాత్పరా వార్షిక వార్షిక మాసౌ మాసౌ పర్వాచరి చరతి సత్రాభిజితం సత్రాభిజితమిది సత్రాభిజితం తస్మాత్ సంవత్సరసద సంవత్సరసదవిత్ సంవత్సరసదవి సంవత్సరాసద ఎత్కిం కించ గృహే గృహే క్రియతే క్రియతే తదాప్తం ఆప్తమవరుద్ధం అవరుద్ధమభిజితం అవరుద్ధమిత్యదార్థం అభిజితం క్రియతే అభిజితమిత్యభిజితం క్రియతే సముద్రం సముద్రం వై ఏతే ప్రప్లవంతే ప్లవంతే ఏ సంవత్సరం సంవత్సరముపయంతి సంవత్సరమితి సంవత్సరం ఉపయంత్య ఉపయంతేపాయంతి యో వై వై సముద్రస్య సముద్రస్య పారం పారం నవశ్యతి పశ్యతి నవై వై సహ సతవుత్ ఉదేతి వేది మంవత్సర సంవత్సరో వై సంవత్సరమితి సంవత్సర వై సముద్ర సముద్రస్తస్య తస్యైతత్తత్పారం పారణ్యదతిరాత్రౌ అతిరాత్రౌ ఏ అతిరాత్రిరాత్రౌ ఏం ఏం విద్వాగుంస విద్వాగుంస సంవత్సరం సంవత్సరముపయంతి సంవత్సరమితి సంవత్సరం ఉపయంతినార్తా ఉపయంతీత్యుపాయంతి అనార్తాయోదృజం ఉదృజం గచ్చంతి ఉదృజమిదృజం గచ్చంతి ఇయమ్ ఇయమ్ వై వై పూర్వ పూర్వతిరాత్ర అతిరాత్రోసౌ ప్రతిరాత్రైత్రిరాత్ర అసా ఉత్తర ఉత్తరో మన ఉత్తరైత్రిగోత్ర మనఃపూర్వ పూర్వో వాగ్ వాగుత్తర ఉత్తర ప్రాణ ఉత్తరైత్రిగోత్ర ప్రాణపూర్వ ప్రాణైతి ప్రాణ పూర్వోపాన అపాన ఉత్తర అపానైత్యపాన ఉత్తర ప్రరోధనం ఉత్తరైత్రిగోత్ర ప్రరోధనం పూర్వ ప్రరోధనమిది ప్రారోధనం పూర్వ ఉదయనం ఉదయనముత్తర ఉదయనమిత్యుదయనం ఉత్తర జ్యోతిష్ోమ ఉత్తరైత్యుదోదర జ్యోతిష్ోమో వైశ్వానర జ్యోతిష్ోమైతి జ్యోతి స్తోమ వైశ్వానరో అతిరాత్ర అతిరాత్రోభవతి అతిరాత్రైపిరాత్రి జ్యోతి జ్యోతిరేవ ఏ పురస్తాద్ పురస్తాద్దే దే సువర్గస్ సువర్గస్ లోకస్ స్వర్గస్ేతి సువహారస్ లోకస్యానుఖ్యాత్రి అనుఖ్యాత్రి చతుర్విపుంశ అనుఖ్యాత్యానుఖ్యాత్రి చతుర్విపుంశ ప్రాయణీయ చతుర్విపుంశేతి చతుర్విపుంశ ప్రాయణీయోవతి ప్రాయణీయ ఇది ప్రాయణీయ భవతి చతుర్విపుంశతి చతుర్విపుంశతిరర్ధమాసా చతుర్విపుంశతి చతుర్విపుంశతి అర్ధమాసా సంవత్సర అర్ధమాసాగర్ధమాసా సంవత్సర ప్రయంత సంవత్సర ఇది సంవత్సర ప్రయంత ప్రయంత ఇది ప్రాయంత ఏ సంవత్సరే సంవత్సరే ప్రతి సంవత్సర ఇది సంవత్సరే ప్రతిష్టంది తిష్టంది తస్యత్రేణి త్రేణి చతాని శతాని షష్టి షష్టిస్తోత్రీయా స్తోత్రీయాస్తావతే తావతే సంవత్సరస్ సంవత్సరస్ రాత్రయ సంవత్సరస్ేది సంవత్సరస్ రాత్రయ ఉభే ఉభేభే ఏ సంవత్సరస్ సంవత్సరస్ రూపే సంవత్సరస్ేది సంవత్సరస్ రూపే ఆప్నువంతి రూపే ఇది రూపే ఆప్నువంతి తే సంగస్ సర్గస్ హరిష్యై సర్గస్థిత్యాస్థిత అరిష్యా ఉత్తరై ఉత్తరైరహోభి ఉత్తరైరిత్యోత్తరై అహోభిశ్చరంది అహోభిరిత్యహాభి చరంది షడహా షడహా భవంది షడహాషడహా భవంది షడ్ షడ్వై వా ఋతవ ఋతవ సంవత్సర సంవత్సర ఋతుషు సంవత్సర ఇది సంవత్సర ఋతుష్వేవ ఏ సంవత్సరే సంవత్సరే ప్రతి సంవత్సర ఇది సంవత్సరే ప్రతిష్టంది తిష్టంది గౌ గౌశ్చాయు ఆయుష్ట చ మధ్యద మధ్యద స్తోమౌ స్తోమౌ భవద భవద సంవత్సరస్ సంవత్సరస్యవ సంవత్సరస్యేది సంవత్సరస్ ఏ తద్ తన్మిథునం మిథునం మధ్యద మధ్యతో వృధతి వృధతి ప్రజననాయ ప్రజననాయ జ్యోతి ప్రజననాయేది ప్రజననాయ జ్యోతిరభి అభితో భవతి భవతి విమోచనం విమోచనమే విమోచనమితి విమోచనం ఏ తత్ తచ్చందాగుంసి ఛందాగస్ ఏ తత్ తద్విమోకం విమోకయంది విమోకమితి విమోకం యంత్యథో అథో ఉభయతో జ్యోతిష అథోత్యథో ఉభయతో జ్యోతిషైవ ఉభయతో జ్యోతిషేభయత జ్యోతిష ఏ షడహేన షడహేన సువర్గం షడహేనేది షడహేన స్వర్గం లోకం స్వర్గమితి సహాయం లోకయంది ఎంది బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంది బ్రహ్మవాదినేది బ్రహ్మవాదిన వదంత్యాసతే ఆసతే కేన కేన ఎంది ఎంతీతి ఇది దేవయానేన దేవయానేన పథా దేవయానేనేది దేవయానేన పథేతి ఇది బ్రూయాద్ బ్రూయాచ్ఛందాగుంసి ఛందాగుంసి వై వై దేవయాన దేవయాన పంథా దేవయాన ఇది దేవయాన పంథా గాయత్రీ గాయత్రే త్రిష్ణుర్ త్రిష్ణుజరది జరది జ్యోతి జ్యోతిర్వై వై గాయత్రీ గాయత్రీ గౌ గౌస్తృష్ణుర్ తృష్ణురాయు ఆయుర్జగతి జగతి ఏతే సోమా సోమా భవంతి భవంతి దేవయానేన దేవయానేనైవ దేవయానేనేతి దేవయానేన ఏ తత్ తద్వథా ప్రథాయంతి ఎంతి సమానం సమానకం సామ సామ భవతి భవతి దేవలోక దేవలోకో వై దేవలోక ఇది దేవలోక వై సామ సామ దేవలోకాద్ దేవలోకాదేవ దేవలోకాది దేవలోకాద్ ఏవన నయంతి ఎంత్యన్యా అన్యా అన్యా అన్యా అన్యా అన్యాన్యా అన్యా రుచో భవంతి భవంతి మనుష్యలోక మనుష్యలోకో వై మనుష్యలోక ఇది మనుష్యలోక వారుచ రుచో మనుష్యలోకాద్ మనుష్యలోకాదేవ మనుష్యలోకాది మనుష్యలోకాద్ ఏవాన్యమన్యం అన్యమన్యం దేవలోకం అన్యమన్యమిత్యన్యం అన్యం దేవలోకమభ్యారోహంత దేవలోకమితి దేవాలోకం అభ్యారోహంతో యంది అభ్యారోహంత ఇత్యభే ఆరోహంత ఎంత్యభివర్త అభివర్తో బ్రహ్మసామం అభివర్త ఇత్యభేవర్త బ్రహ్మసామం భవతి బ్రహ్మసామమితి బ్రహ్మసామం భవతి స్వర్గస్ స్వర్గస్ లోకస్ స్వర్గస్ేది స్వహాగస్ లోకస్భివృద్ధ్యై అభివృద్ధ్యా అభిజిత్ అభివృద్ధ్యాభివృద్ధ్యై అభిజిద్ధోతి అభిజిత్వతి స్వర్గస్ స్వర్గస్ లోకస్ స్వర్గస్ేది స్వహాగస్ లోకస్భివృద్ధ్యై అభిజిద్ధ్యై విశ్వజిత్ అభిజిత్యాభిజిద్ధ్యై విశ్వజిద్భవతి విశ్వజిద్ విశ్వజిద్ విశ్వస్ విశ్వజిద్ధ్యై జిద్ధ్యై మాసి మాసి మాసి మాసి పృష్టాని మాసి మాసీతి మాసీ మాసీ పృష్టాన్యప ఉపయంతి ఇంది మాసి మాసి మాసి మాస్గ్రాహ్యా మాసి మాసీతి మాసీ మాసి అతిగ్రాహ్యా గృహ్యంతే అతిగ్రాహ్యాగ్రాహ్యా గృహ్యంతే మాసి మాసి మాసి మాస్యవ మాసి మాసీతి మాసీ మాసి ఏ వీర్యం వీర్యం దభతి దభతి మాసా మాసా మృతశ్యై మృతశ్యా ఉపరిష్టాద్ మృతశ్యా ప్రదేశ్యై ఉపరిష్టాన్ మాసా మాసా పృష్టాని పృష్టాన్యప ఉపయంది ఎంది తస్మాత్ తస్మాదుపరిష్టాద్ ఉపరిష్టాదోషధయ ఔషధయ ఫలం ఫలం గృహ్ణంది గృహ్ణంది గృహ్ణంది గావో వై వా ఏదత్సత్రం సప్తమాసత ఆసదాశంగా అశృంగాస్తీ సుతే శృంగాని శృంగాని సుషాసందే సుషాసందే తాసాం తాసాం దశ దశమాసా మాసా నిషణ్ణా నిషణ్ణా ఆసన్ నిషణ్ణా ఇదినే సన్నా ఆ సన్నత అదశంగాణి శృంగారణ్యరాజంద రాజందదా తాబ్రువన్ అబ్రువందరాత్స్వ అరాత్స్మోద్ ఉత్తిష్టామ తిష్టామావ అవతం సంకామం కామవరత్స్మహి అరత్స్మహి ఏన కామేన కామేన న్యషదామ న్యషదామేతి న్యషదామేతి మీ అసదామ ఇది తాసాం తాసాము వదు త్వయి వా అబ్రువన్ అబ్రువన్నర్ధా అర్ధా వా వాయావతి యావతేర్వా వాసామహి ఆసామహారేవ ఏవేమౌ ఇమౌ ద్వాదశౌ ద్వాదశౌ మాసౌ మాసౌ సంవత్సరం సంవత్సరకం సంపాద్య సంవత్సరమతి సంవత్సరం సంపాద్యోద్ సంపాద్యేతి సంపాద్య ఉత్తిష్టామ తిష్టామేతి ఇది తాసాహం తాసాహం ద్వాదశే ద్వాదశే మాసి మాసి శృంగాణి శృంగాణి ప్రవర్తంత ప్రవర్తంత శ్రద్ధయా శ్రద్ధయా వా శ్రద్ధయేతి శ్రద్ధయా వా అశ్రద్ధయా అశ్రద్ధయా వా అశ్రద్ధయేతి అశ్రద్ధయా వాతాః తారిమాః ఇమాయాః యాస్తుపరాః సుపరా ఉభయ్యః ఉభయ్యో వావ పావతాః తాఆర్ధ్వమన్ ఆర్ధ్వమనయాః యాశ్చ శృంగాణి శృంగాణ్యసన్మన్ అసన్మనయాః యాశ్చ చోర్జం ఊర్జమవారుంధత అవారుంధతధ్నోతి అవారుంధతేత్యవారుంధత ప్రధ్నోతి దశసు దశసు మాసు దశస్సుకి దశాసు మాసో ఉత్తిష్టన్ ఉత్తిష్టం ప్రధ్నోతి ఉత్తిష్టన్నిత్యుతిష్టన్ అధ్నోతి ద్వాదశసు ద్వాదశసు యః ద్వాదశస్సుకి ద్వాదశాసు ఏవం ఏవం వేద వేదపదేన పదేన ఖలు ఖలు వై వా ఏతే ఏతే యంది యంది విందతి విందతి ఖలు ఖలు వై వై పదేన పదేన యన్ యన్ తత్ తద్వై వా ఏతత్ ఏతదృద్ధం దృద్ధమయనం అయనం తస్మాత్ తస్మాదేతత్ ఏతద్వోసని వోసనీతి గోసని ప్రథమే మాసి మాసి పృష్టాని పృష్టాన్యుప ఉపయంతి యంతి మధ్యమే మధ్యమోప ఉపయంతి యంత్యుత్తమే ఉత్తమోప ఉత్తమైద్యుతమే ఉపయంతి యంతి తత్ రాహు ఆహుర్యాం వై వైత్రి ప్రవేకస్య ఏకస్యాంధ అంధ ఉపసీదంతి ఉపసీదంతి రహ్రం ఉపసీదంతిపాసీదంతి రహ్రం వై వై సా సాపరాభ్యాం అపరాభ్యాం ద్రోహాభ్యాం లోహాభ్యాం దృహే దృహేత అథ కుత కుత సా సాధోక్ష్యతే దోక్ష్యతేయాం యాం ద్వాదశ ద్వాదశ కృత్వ కృత్వ ఉపసీదంతి ఉపసీదంతీతి ఉపసీదంతీత్యుపాసీదంతి ఇది సంవత్సరం సంవత్సరకం సంపాద్య సంవత్సరమిది సంవత్సరం సంపాద్యోత్తమే సంపాద్యేది సంపాద్య ఉత్తమే మాసి ఉత్తమైత్యుతమే మాసి సకృద్ సకృద్పృష్టాని పృష్టాన్యుప ఉపేయుస్తద్యజమానా యజమానా యజ్ఞం యజ్ఞం పశూన్ పశూనవ అవరుంధతే రుంధతే సముద్రం సముద్రం వై పా ఏతే ఏతేన పారం అనమారమపారం అపారం ప్రప్లవందే ప్లవందే ఏ సంవత్సరం సంవత్సరముపజంతి సంవత్సరమితి సంవత్సరం ఉపజంతి యత్ ఉపజంతేత్యుపజంతి యద్బృహద్రసందరే బృహద్రసందరే అన్వర్జేయు బృహద్రసందరే ఇది బృహద్రసందరే అన్వర్జేయుర్యథ అన్వర్జేయురిత్యనువర్జేయు యథా మధ్యే మధ్యే సముద్రస్య సముద్రస్య ప్లవం ప్లవమన్వర్జేయు అన్వర్జేయస్తాదృగ్ అన్వర్జేయురిత్యను అర్జేయు తాదృక్తత్ తదనుత్సర్గం అనుత్సర్గం బృహద్రసందరాభ్యాం అనుత్సర్గమిత్యనుసర్గం బృహద్రసందరాభ్యామి బృహద్రసందరాభ్యామిది బృహద్రసందరాభ్యాం ఇద్వా ప్రతిష్టాం ప్రతిష్టాం గచ్చంది ప్రతిష్టామిది ప్రతిష్టాం గచ్చంది సర్వేభ్యో వై వై కామేభ్య కామేభ్యః సంధే సంధిర్దృహే సంధిరి సంధి దృహే తత్ తద్యజమానా సర్వాన్ సర్వాన్ కామాన్ కామానవ అవరుంధతే రుంధత ఇది రుంధతే సమాన్యరుచ రుచో భవంతి భవంతి మనుష్యలోక మనుష్యలోకో వై మనుష్యలోక ఇది మనుష్యలోక వారుచ రుచో మనుష్యలోకాత్ మనుష్యలోకాదేవ మనుష్యలోకాది మనుష్యలోకాత్ ఏవన నయంతి యంత్యన్యదన్యత్ అన్యదన్యత్సామ అన్యదన్యదిత్యన్యద్ అన్యత్ సామ భోజి భోజి దేవలోక దేవలోకో వై దేవలోక ఇది దేవలోక వై సామ సామదేవలోకాత్ దేవలోకాదేవ దేవలోకాది దేవలోకాత్ ఏవాన్యమన్యం అన్యమన్యం మనుష్యలోకం అన్యమన్యమిన్యమన్యం మనుష్యలోకం ప్రత్యవరోహంత మనుష్యలోకమిది మనుష్యలోకం ప్రత్యవరోహంతోయంతి ప్రత్యవరోహంత ఇది ప్రతి అవరోహంత ఎంతి జగతీం జగతీమగ్రే అగ్రహుప ఉపయంతి ఎంతి జగతీం జగతీం వై వై ఛందాకంసి ఛందాకంసి ప్రత్యవరోహంతి ప్రత్యవరోహంత్యాగ్రయణం ప్రత్యవరోహంతేతి ప్రతి అవరోహంతి ఆగ్రయణం గ్రహాహ రహ బృహద్ బృహద్పృష్టాని పృష్టాని త్రయస్త్రిగుంశం త్రయస్త్రిగుంశ్య స్తోమానా త్రయస్త్రిగుంశమిది త్రయత్రిగుంశం స్తోమా తస్మాత్ తస్మాజ్జాయాగుంసం జాయాగుంసం కనీయాన్ తనీయాన్ ప్రత్యవరోహతి ప్రత్యవరోహతి వైశ్వకర్మణ ప్రత్యవరోహరీతి కృతే అవరోహతి వైశ్వకర్మణో దృశ్యతే వైశ్వకర్మణ ఇది వైశ్వకర్మణ దృశ్యతే విశ్వాని విశ్వాన్నేవ ఏవతేన తేన కర్మాణి కర్మాణి యజమానా యజమానావ అవరంధతే రంధర ఆదిత్య ఆదిత్యో దృశ్యతే దృశ్యత ఇయమ్ ఇయమ్ వై వారి అదితిరస్యా అస్యామేవ ఏక ప్రతి ప్రతిష్టంది తిష్టన్యోన్య అన్యోమ్యో దృశ్యతే అన్యోమ్యజన్య అన్య దృశ్యతే విషణద్వాజ దృశ్యతే దృశ్యతే విషణద్వాజ ప్రజాహాద్యై విషణద్వాజేషు విషణద్వాజ ప్రజాహాద్యా అవాంతరం ప్రజాహాద్యాది ప్రజాద్యై అవాంతరం వై అవాంతరమిస్తవాంతరం వై దశరాత్రేణ దశరాత్రేణ ప్రజాపతి దశరాత్రేణేతి దశరాత్రేణ ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజా ప్రజా అసృజయత్దశరాత్ర దశరాత్రో భవతి దశరాత్రైతి దశరాత్ర భవతి ప్రజా ప్రజా ప్రజా ప్రజా ఏ తద్యజమానా యజమానా సృజందే సృజందేతాం ఏతాకం హవై వా ఉదంగ ఉదంగ శౌర్బాయన శౌర్బాయన సత్రస్యర్థిం వృద్ధిమవాచ ఉవాచేద్దశరాత్ర దశరాత్రో యత్ దశరాత్రైతి దశరాత్ర యద్దశరాత్ర దశరాత్రో భవతి దశరాత్రైతి దశరాత్ర భవతి సత్రస్య సత్రస్యర్థ్యై వృద్ధ్యా అథో అథో యత్ అథో ఇత్యథో యదేవ ఏవ పూర్వేషు పూర్వేషు హస్సు అహస్సు విలోమ అహస్విత్యహస్సు విలోమ క్రియతే విలోమేతి విలోమ క్రియతే తస్య తస్యైవ ఏషా ఏషా శాంతిః శాంతిర్విశాంతిః యది సోమో సోమో సగుంసుతౌ సగుంసుతౌ స్యాతానం సగుంసుతావిదిసాంసుతౌ స్యాతానం మహతి మహతి రాత్రియై రాత్రియై ప్రాతరనువాకం ప్రాతరనువాకముపాకుర్యాత్ ప్రాతరనువాకమిది ప్రాతః అనువాకం ఉపాకుర్యాత్ పూర్వ ఉపాకుర్యాదిత్యవా ఆకుర్యాత్ పూర్వో వాచం వాచం పూర్వ పూర్వో దేవతాః దేవతాః పూర్వ పూర్వఛందాగుంసి ఛందాగుంసి వృంగే వృంగే వృషణ్వదీం వృషణ్వదీం ప్రతిపదం వృషణ్వదీమిది వృషణ్వదీ ప్రతిపదం కురయాత్ ప్రతిపదమిది ప్రతిపదం కురయాద్వాదశ్రవనాత్ ప్రాతశ్రవనాదేవ ప్రాతశ్రవనాది ప్రాతః శ్రవనాత్ ఏషాం ఏషామింద్రం ఇంద్రం వృంగే వృంగేసో అసో ఖలు అసో విద్యసో ఖల్వాహో ఆహో సవనముఖే సవనముఖే సవనముఖే సవనముఖే కార్యా సవనముఖే సవనముఖై సవనముఖే సవనముఖే కార్యేతి ఇది సవనముఖాత్ సవనముఖాత్ సవనముఖాత్ సవనముఖాద్ సవనముఖాత్ సవనముఖాది సవనముఖాత్ సవనముఖాత్ ఏషాం ఏషామింద్రం ఇంద్రం వృంగే వృంగే సంవేశాయ సంవేశాయోపవేశాయ సంవేశాయ ఇది సంవేశాయ ఉపవేశాయ గాయత్ర్యా ఉపవేశాయేషాయ గాయత్ర్యా త్రిష్టుభ త్రిష్టుభో జగత్యా జగత్యా అనుష్టుభ అనుష్టుభ పంక్్యా అనుష్టుభ ఇత్యనోస్తుభ పంక్్యా అభిభూవత్యై అభిభూవత్యై స్వాహ అభిభూవత్యా ఇద్దే భూవత్యై స్వాహ ఛందాగుంసి ఛందాగుంసి వై వై సంవేష సంవేశ ఉపవేశ సందేశ ఇది సందేశ ఉపవేశందోభి ఉపవేశ ఇవేషందోభిరేవ ఛందోభిర్విఛందాభి ఏషాం ఏషాం ఛందాగుంసి ఛందాగుంసి వృంగే వృంగే సజనీయం సజనీయం సస్యం సజనీయమితి సజనీయం సస్యం విహవ్యం విహవ్యం సస్యం విహవ్యమితి విహవ్యం సస్యమగస్త్య అగస్త్యస్య కయాశుభీయం అయాశుభీయం సస్యం అయాశుభీయమితి కయాశుభీయం సస్యమేతావత్ ఏతావద్వై వా అస్తి అస్తి యావత్ యావదేతత్ ఏతద్యావత్ యావదేవ ఏవాస్తి ఆస్తిదత్ తదేషాం ఏషాం వృందే వృందే యది యది ప్రాతస్తవనే ప్రాతస్తవనే కలశ ప్రాతస్తవనే ఇది ప్రాతః సవనే కలశో దీవ్యేత దీవ్యేత వైష్ణవేషు వైష్ణవేషు ఇది విష్ణవదీషు ఇది విష్ణవదేశు స్థువీరం ఇది విష్ణవదీశ్రీషు విష్ణావదీషు స్థువీరనయత్ యద్వై వై యజ్ఞస్య యజ్ఞస్యాతిరిచ్యతే అతిరిచ్యతే విష్ణుం అతిరిచ్యతరిచ్యతే విష్ణుం తచ్చి విష్ణుం శివి విష్ణమది ఇది విష్ణమిది శివి విష్ణుం అభ్యది అతిరిచ్యతే రిచ్యతే తద్ తద్విష్ణు విష్ణు శివి విష్ణు శివి విష్ణోతిరిక్త శివి విష్ణ ఇది శివి విష్ణ అతిరిక్త అతిరిక్తైత్యతిరిక్తేవాతిరిక్తం అతిరిక్తం దాతి అతిరిక్తమిత్యతిరిక్తం దాత్యథో అథో అతిరిక్తేన అథో విద్యుథో అతిరిక్తేనైవ అతిరిక్తేనేంచతిరిక్తేన ఏవాతిరిక్తం అతిరిక్తమాత్వా అతిరిక్తమిత్యతిరిక్తం ఆత్వా అవరుంధరే రుంధతేది మధ్యందినే మధ్యందినే దీర్ఘేత దీర్ఘేత వషట్కారనిధనం వషట్కారనిధనగుణ సామ వషట్కారనిధనమిది వషట్కారనిధనం సామకుర్యో కుర్యోషట్కార వషట్కారో వై వషట్కార ఇది వషట్కార వై యజ్ఞస్య యజ్ఞస్య ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్టేది ప్రతిష్టా ప్రతిష్టామే ప్రతిష్టామిది ప్రతిష్టాం ఏమైనత్ ఏనద్గమయంతి గమయంతీది ఎది తృతీయసవనే తృతీయసవన ఏత తృతీయసవన ఇది తృతీయసవనే ఏతదేవ ఏవేత్యేవ షడహైర్మాసాన్ షడహైది షడహై మాసాన్ సంపాద్య సంపాద్యాహ సంపాద్యేది సంపాద్య అహరుద్ ఉత్సృజంతి సృజంతి షడహై షడహై షడహైరి షడహై ఇమాసాన్ మాసాన్ సంపశ్యంతి సంపశ్యంత్యర్ధమాసై సంపశ్యంతీతి సంపశ్యంతి అర్ధమాసైర్మాసాన్ అర్ధమాసైత్యర్ధమాసై మాసాన్ సంపాద్య సంపాద్యాహ సంపాద్యేతి సంపాద్య అహరుద్ ఉత్సృజంతి సృజంత్యర్ధమాసై అర్ధమాసై అర్ధమాసైత్యర్ధమాసై హిమాసాన్ మాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి మా భాస్యా సంపశ్యంతీతి సంపశ్యంతి మా భాస్యా మాసాన్ మా భాస్యేత్తి మా భాస్యా మాసాన్ సంపాద్య సంపాద్యాహ సంపాద్యేతి సంపాద్య అహరుద్ ఉత్సృజంతి సృజంతి మా భాస్యా అమావాస్యా హి అమావాస్యేత్తి మా భాస్యా హిమాసాన్ మాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి పౌర్ణమాస్యా పౌర్ణశ్యంతీతి సంపశ్యంతి పౌర్ణమాస్యా మాసాన్ పౌర్ణమాస్యేతి పౌర్ణమాస్యా మాసాన్ సంపాద్య సంపాద్యాహ సంపాద్యేతి సంపాద్య అహరుద్ ఉత్సృజంతి సృజంతి పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా హి పౌర్ణమాస్యేతి పౌర్ణమాస్యా హిమాసాన్ మాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి యః సంపశ్యంతీతి సంపశ్యంతి యో వై వై పూర్ణే పూర్ణ ఆసించతి ఆసించతి పరా ఆసించతీత్యాసించతి పరాస ససించతి సించతి యః యః పూర్ణాత్ పూర్ణాదృశతి ఉదశతి ప్రాణం ఉదశతీద్యుదశతి ప్రాణమస్మిన్ ప్రాణమిది ప్రాణం అస్మిన్ సహ సదసాది అధాదిగత్ యద్పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా మాసాన్ పౌర్ణమాస్యేతి పౌర్ణమాస్యా మాసాన్ సంపాద్య సంపాద్యాహ సంపాద్యేతి సంపాద్య అహరుత్సృజంతి ఉత్సృజంతి సంవత్సరాయ ఉత్సృజంతేత్యుదసృజంతి సంవత్సరాయైవ సంవత్సరాయేతి సంవత్సరాయ ఏ తద్ప్రాణం ప్రాణం దధతి ప్రాణమిది ప్రాణం దధతి యత్ తదను అనుసృణ సృణ ప్ర ప్రాణంతి అనంతి యత్ యదహ అహర్ణ నోత్సృజేయు ఉత్సృజేయుర్యథా ఉత్సృజేయుసృజేయు యథావృతి వృతిరుపనబ్ధ ఉపనబ్ధో విపతతి ఉపనబ్ధ్యుపనబ్ధ విపదత్యేవ విపదతీపతతి ఏ సంవత్సర సంవత్సరో సంవత్సర ఇది సంవత్సర విపదే పదేదార్తిం ఆర్తివా ఆర్చేయు పృచ్చేయుర్ణమాస్యా పూర్ణమాస్యా మాసాన్ పూర్ణమాస్యేది పౌర్ణమాస్యా మాసాన్ సంపాద్య సంపాద్యాహ సంపాద్యేది సంపాద్య అహరుత్సృజంతి ఉత్సృజంతి సంవత్సరాయ ఉత్సృజంతీత్యుసృజంతి సంవత్సరాయైవ సంవత్సరాయ సంవత్సరాయ ఏవత్ తదుదానం ఉదానం దధతి ఉదానమిత్యుత్ అనం దధతి తత్ తదను అనుసత్రిణ సత్రిణ ఉత్ ఉదనంది అనందిన ఆర్తిం ఆర్తిమా ఆర్చంది ఇచ్చంది పూర్ణమాసే పూర్ణమాసే వై పూర్ణమాసేది పూర్ణమాసే వై దేవానాం దేవానాగుంసుద సుతోయద్పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా మాసాన్ పౌర్ణమాస్యేది పౌర్ణమాస్యా మాసాన్ సంపాద్య సంపాద్యాహ సంపాద్యేది సంపాద్య అహరుత్సృజంతి ఉత్సృజంతి దేవానాం ఉత్సృజంతేసృజంతి దేవానామేవ ఏవతత్ తద్యజ్ఞేన యజ్ఞేన యజ్ఞం యజ్ఞం ప్రత్యవరోహంది ప్రత్యవరోహంది ప్రత్యవరోహంతీతి ప్రతి అవరోహంది ఇవై వా ఏతత్ ఏతద్యజ్ఞం యజ్ఞం ఛిందంతి ఛిందంతి యత్షడహసన్నతం షడహసన్నతపుంసందం షడహసన్నతమితి షడహ సందతం సందమథ అసాహ అహతత్సృజంది తత్సృజంది ప్రజాపద్యం తత్సృజందేసృజంది ప్రజాపద్యం వశం ప్రజాపద్యమిది ప్రజాపద్యం వశమా ఆలభంతే లభంతే ప్రజాపతి ప్రజాపతి సర్వాహ ప్రజాపతిరిది ప్రజాపతి సర్వా దేవతా దేవతా దేవతాభి దేవతాభిరేవ ఏ యజ్ఞం యజ్ఞపుంసం సంతన్వంది సన్వంది ఎంది ఎంది వై వా ఏతే సమనాద్ సమనాద్యే ఏహ అహరుత్సృజంది ఉత్సృజంది తురీయం ఉత్సృజంది తురీయం ఖలు ఖలు వై వా ఏతత్ ఏతత్సవనం సవనం యత్సాన్నాయ్యం సాన్నాయ్యం యత్ సాన్నాయ్యమిది సాన్నాయ్యం యత్సాన్నాయ్యం సాన్నాయ్యం భవతి సాన్నాయ్యమిది సాన్నాయ్యం భవతి తేనైవ ఏ సవనాత్ సవనాన్న నయంది ఎంది సమబూయ సమబూయ భక్షయంది సమబూయేది సాంబూయ భక్షయం ఏతత్సమపీథా ఏతత్సమపీథా సమపీథేతరి ఏతరి యథాయతనం యథాయతనం వై యథాయతనమిది యథాయతనం వా ఏతేషాం ఏతేషాకం సవనభాజ సవనభాజో దేవతా సవనభాజు సవనభాజ దేవతా గచ్చంది గచ్చంది ఏహ అహరుత్సృజంది ఉత్సృజంది అనుసవనం ఉత్సృజందీసృజంది అనుసవనం పురోడాశాన్ అనుసవనమిత్యనుసవనం పురోడాశాన్ని నిర్వబంది అవంది యథాయతనాత్ యథాయతనాదేవ యథాయతనాది యథాయతనాత్ ఏ సవనభాజ సవనభాజో దేవతాః సవనభాజై సవనభాజ దేవతావ అవగంధతే గృంధరేష్టాకపాలాన్ అష్టాకపాలాన్ రాజస్వనే అష్టాకపాలానిష్టాకపాలాన్ రాజస్వన ఏకాదశకపాలాన్ రాజస్వనైతి ప్రాతస్వనే ఏకాదశకపాలాన్ మాధ్యం దినే ఏకాదశకపాలానిత్యేకాదశకపాలాన్ మాధ్యం దినే సవనే సవనే ద్వాదశకపాలాన్ ద్వాదశకపాలాకృతీయ సవనే ద్వాదశకపాలానిది ద్వాదశకపాలాన్ తృతీయ సవనే ఛందాగుంసి తృతీయ సవనైతి తృతీయ సవనే ఛందాగస్యేవ ఏవాత్వా ఆత్వా అవరంధలే రంధలే వైశ్వదేవం వైశ్వదేవం చరం వైశ్వదేవమితి వైశ్వదేవం చరం తృతీయసవనే తృతీయసవనేని తృతీయసవన ఇది తృతీయసవనే నిర్మబంది అబంది వైశ్వదేవం వైశ్వదేవం వై వైశ్వదేవమితి వైశ్వదేవం వై తృతీయసవనం తృతీయసవనం తేన తృతీయసవనమితి తృతీయసవనం ఏనైవ ఏ తృతీయసవనాత్ తృతీయసవనాన్న తృతీయసవనామితి తృతీయసవనాత్ నయంతి ఎందీతి యంతి ఉత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యా ఇది భీమాగుంసందే భీమాగుంసందే బ్రహ్మవాదిన బ్రహ్మవాదినస్త బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన తదు ఉపాహు ఆహురుత్సృజ్యం ఉత్సృజ్యమే ఉత్సృజ్యమిసృజ్యం ఏవేతి ఇత్యమావాస్యామావాస్యామావాస్యామావాస్యామిత్యమావాస్యామిది పౌర్ణమాస్యాం చోత్సృజ్యం ఉత్సృజ్యమితి ఉత్సృజ్యమిసృజ్యం ఇత్యాహో ఆహురేతే ఏతే హి ఏతేతే యజ్ఞం యజ్ఞం వహర వహత ఇది ఇది తేవన నోత్సృజ్యే ఉత్సృజ్యే ఉత్సృజ్యే ఇుత్సృజ్యే ఇహో ఆహుర్యే ఏ అవాందరం ఏ అవాందరం యజ్ఞం అవాందరమిత్యవాందరం యజ్ఞం భేజాతే భేజాతే భేజాతే భేజాతే ఇది యా ప్రథమా ప్రథమా వ్యష్టగా వ్యష్టగా తస్యాష్టకే దివి అష్టక తస్యాముత్సృజ్యం ఉత్సృజ్యమిది ఉత్సృజ్యమిసృజ్యం ఇహో ఆహురేష వై వై మాస మాసో విషర విషర ఇది విషర ఇది వీషర ఇది నాదిష్టం ఆదిష్టమిద్ ఆదిష్టమిదిష్టం ఉత్సృజేయు సృజేయుర్యదిష్టం ఆదిష్టముత్సృజేయు ఆదిష్టమిదిష్టం ఉత్సృజేయుదృశే ఉత్సృజేయుసృజేయు యాదృశే పునః పునః పర్యాప్లావే పర్యాప్లావే మధ్యే పర్యాప్లావ ఇది పరి ఆప్లావే మధ్యే షడహస్య షడహస్య సంపద్యేత షడహస్యేది షడహస్య సంపద్యేత షడహై సంపద్యేది సంపద్యేత షడహైర్మాసాన్ షడహైర్షడహై మాసాన సంపాద్య సంపాద్యత్ సంపాద్యేతి సంపాద్య యత్సర్దమం సర్దమహ అహస్తస్మిన్ తస్మిన్నుద్ ఉత్సృజేయు సృజేయుర్యత్ తదగ్నగే అగ్నగే వసుమతే వసుమతే పురోడాశం వసుమత ఇది వసోమతే పురోడాశమష్టాకపాలం అష్టాకపాలం అష్టాకపాలమిద్యష్టాకపాలం నిర్వపేయో పపేయురైంద్రం ఐంద్రం దధి దధీంద్రాయ ఇంద్రాయ మరుద్వదే మరుద్వదే పురోడాశం పురోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం వైశ్వరేవం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం వైశ్వరేవం ద్వాదశకపాలం వైశ్వరేవమిది వైశ్వాదేవం ద్వాదశకపాలమగ్నే ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం అగ్నేర్వై వై వసుమత వసుమత ప్రాతస్తవనం వసుమత ప్రాతస్తవనం యత్ ప్రాతస్తవనమిది ప్రాత సవనం యదగ్నే అగ్నే వసుమతే వసుమతే ప్రోడాశం వసుమత ఇది వసుమతే ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలం నిర్వబంది అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వబంది దేవతాను నిర్వబందీతి నిర్వబంది దేవతామేవ ఏ తద్భాగినీ భాగినీ కుర్వంది కుర్వంది సవనం సవనమష్టాభి అష్టాభిరుప ఉపయంది యంది యత్ యదైంద్రం ఐంద్రం నది నది భవతి భవతీంద్రం ఇంద్రమేవ తద్భాగధేయాద్ భాగధేయాన్న భాగధేయాది భాగధేయాద్ నచ్చావయంది చావయంతి ఇంద్రస్ ఇంద్రస్ వై వై మరుస్పద మరుస్పద మాధ్యందినం మాధ్యందినకం సవనం సవనం యత్ ఇదింద్రాయ ఇంద్రాయ మరుద్వరే మరుద్వరే పురోడాశం పురోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం నిర్వబంది ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వబంది దేవతానం నిర్వబందీతి నిహీవబంది దేవతామేవ తద్భాగినీ భాగినీ కుర్వంది కుర్వంది సవనం సవనమేకాదశభిః ఏకాదశభిరుప ఏకాదశభిరిత్యేకాదశాభిః ఉభయంతి ఎంది విశ్వేషాం విశ్వేషాం వై వై దేవానాం దేవానాం రుభమతాం రుభమతాం తృతీయసవనం రుభమదామిద్రుభోమనాం తృతీయసవనం యత్ తృతీయసవనమితి తృతీయసవనం యద్వైశ్వరేవం వైశ్వరేవం ద్వాదశకపాలం వైశ్వరేవమితి వైశ్వానేవం ద్వాదశకపాలం నిర్వబంది ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం నిర్వబంది దేవతాః నిర్వబంతీతి నిహేవబంది దేవతా ఏవ తద్భాగినీ భాగినీ కుర్వంతి కుర్వంతి సవనం సవనం ద్వాదశభిః ద్వాదశభిరువ ద్వాదశభిరిచిద్వాదశాభిః ఉపయంతి యంతి ప్రాజాపత్యం ప్రాజాపత్యం వశం ప్రాజాపత్యమిది ప్రాజాపత్యం వశమా ఆలభంతే లభంతే యజ్ఞ యజ్ఞ వై వై ప్రజాపతిః ప్రజాపతిర్యజ్ఞస్య ప్రజాపతిరిది ప్రజాపతిః యజ్ఞస్యాననుసర్గాయ అననుసర్గాయాభివర్తః అననుసర్గాయేత్యననుసర్గాయ అభివర్త ఇతః అభివర్త ఇత్యభివర్తః ఇతః షట్ షణ్మాసః మాసో బ్రహ్మసామం బ్రహ్మసామం భవతి బ్రహ్మసామమిది బ్రహ్మసామం భవతి బ్రహ్మ బ్రహ్మ వై ఆ అభివర్తః అభివర్తో బ్రహ్మణ అభివర్త ఇత్యభివర్తః బ్రహ్మణ ఇవ ఏవత్ తత్సువర్గం స్వర్గం లోకం స్వర్గమిది స్వాహకం లోకమభివర్తయంతః అభివర్తయంతోయంతి అభివర్తయంతి ఇత్యభివర్తయంతః ఇంది ప్రతికూలం ప్రతికూలమివ ప్రతికూలమిది ప్రతికూలం ఇవ హి ఈతః ఇతస్సువర్గ సువర్గో లోక సువర్గ ఇది సువహాగ లోక ఇంద్ర ఇంద్రకృతం కృతం నః న ఆభర భరగిత యథా పుత్రేభ్య పుత్రేభ్యో యథా యథేథా శిక్షాన నో అస్మిన్ అస్మిన్ పురోహూత పురోహూత యామని పురోహూతేతి పురోహూత యామని జీవాః జీవాజ్యోతిః జ్యోతిరసీమహి అశీమహీతి ఇత్యమత అమృత ఆయతాం ఆయతాకం షట్ ఆయతమిత్యాయత షణ్మాస మాసో బ్రహ్మసామం బ్రహ్మసామం భవతి బ్రహ్మసామమిది బ్రహ్మసామం భవద్వయం అయం వై వై లోక లోకో జ్యోతిః జ్యోతిః ప్రజా ప్రజా జ్యోతిః ప్రజేతి ప్రజా జ్యోతిరిమం ఇమమేవ ఏవతత్ తల్లోకం లోకం పశ్యంతః పశ్యంతో అభివదంతః అభివదంతః అభివదంత ఇత్యభివదంతః ఆయంది యందీతి యంది దేవానాం వై వా అందం అందం జగ్ముషాం జగ్ముషామింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమప అపా అక్రామత్ అక్రామద్ తద్ఘోషేణ క్రోషేణావ అవారంధత అరంధరత తద్ఘోషస్య క్రోషస్య క్రోషత్వం క్రోషత్వం యత్ క్రోషత్వమిది క్రోషాద్వం యద్ఘోషేణ క్రోషేణ చాత్వారస్య చాత్వారస్యాందే అందే స్తువంది స్తువంది యజ్ఞస్య యజ్ఞస్యైవ ఏవాందం అందం గత్వా వృత్రేంద్రియ ఇంద్రియం వీర్యం వీర్యమవ అవరుంధతే రుంధతే సద్రస్యర్ఘ్యా సద్రస్యర్ఘ్యాహవనీయస్ ఆహవనీయస్యాందే ఆహవనీయస్యేద్యాహవనీయస్య అందే స్వంది స్వంత్యగ్ని అగ్నిమేవ ఏవోపద్రష్టారం ఉపద్రష్టారం కృత్వా ఉపద్రష్టారమిత్యుపద్రష్టారం కృత్వద్భిం ప్రద్భిమవ ఉపయంజి ఎంది ప్రజాపతేర్హృదయేన ప్రజాపతేర్హృదయేన హృద్ధానే అవిర్ధానేంత అవిర్ధానైతి హృదయీధానే అంతస్తు వంది స్వంది ప్రేమాణం ప్రేమాణమేవ ఏవాస్ గచ్చంది గచ్చంది శ్లోకేన శ్లోకేన పురస్తాద్ పురస్తాత్ సరస సరస స్తువంతి స్తువంత్యనుశ్లోకేన అనుశ్లోకేన పశ్చాద్ అనుశ్లోకేనేద్యో శ్లోకేన పశ్చాద్యజ్ఞస్ యజ్ఞస్యైవ ఏవాంతం అంతం కృత్వా దత్వా శ్లోకభాగ శ్లోకభాజో భవంతి శ్లోకభాజైతి శ్లోకాభాజ భవంతి నవభిః నవభిరధ్వర్యు నవభిరితి నవాభిః అధ్వర్యరుత్ ఉద్గాయతి గాయతి నవ నవ వై వై పురుషే పురుషే ప్రాణా ప్రాణా ప్రాణాన్ ప్రాణాది ప్రాణా ప్రాణానే ప్రాణాది ప్రాణాన్ ఏమయమానేషు యజమానేషు దాతి దాతి సర్వా సర్వా ఐంద్రియ ఐంద్రియో భవంతి భవంతి ప్రాణేషు ప్రాణేష్వేవ ప్రాణేషు ప్రాణేషు ఏవేంద్రియం ఇంద్రియం దసతి దసంత్యప్రతిహృదాభి అప్రతిహృదాభిరుత్ అప్రతిహృదాభిరుత్యప్రతిహృదాభి ఉద్గాయతి గాయతి తస్మాద్ తస్మాత్పురుష పురుష సర్వాణి సర్వాణ్యన్యాని అన్యాని శీర్ష్ణ శీర్ష్ణోంగాని అంగాని ప్రతి ప్రత్యజతి అజలి శిర శిర ఏవన పంచదశం పంచదశం రసంతరం పంచదశమితి పంచదశం రసంతరం భవతి రసంతరమితి రసంతరం భవతి ఇంద్రియం ఇంద్రియమేవ ఏవ అవరుంధతే రుంధతే సప్తదశం సప్తదశం బృహత్ సప్తదశమితి సప్తదశం అన్నాద్యస్యావరుద్ధి అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుద్ధ్యా అథో అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి అథో ప్ర అథో ఇత్యథో ప్రైవ ఏవతేన తేన జాయందే జాయందేక విపుంసం ఏక విపుంసం భద్రం ఏక విపుంసమిేక విపుంసం భద్రం విపదాసు విపదాసు ప్రదర్శ్యే విపదాసు విపదాసు ప్రదర్శ్యే పద్మయ ప్రదర్శ్యాది ప్రదర్శ్యై పద్మయ ఉప ఉపగాయంతి గాయంతి విధనత్వాయ విధనత్వాయ ప్రజాద్ది విధనత్వాయ విధనాద్వాయ ప్రజాద్యై ప్రజాపతే ప్రజాద్యాది ప్రజాత్యై ప్రజాపతి స్మృగా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాది ప్రజా అసృజరస సోకామయత అకామయతాసా ఆసామహం అహగం రాజ్యం రాజ్యం మరి ప్రీయామితి తాసాం తాసాకం రాజనేన రాజనేనైవ ఏ రాజ్యం రాజ్యం మరి పర్యయీత్ అయిత్త తద్రాజనస్య రాజనస్ రాజనత్వం రాజనత్వం ఇద్ రాజనత్వమితి రాజనాత్వం యద్రాజనం రాజనం భవతి భవతి ప్రజానా ప్రజానామేవ ప్రజానామిది ప్రజానా ఏ తద్యజమానా యజమానా రాజ్యం రాజ్యం మరి వరియంతి ఇంది పంచవిపుంశం పంచవిపుంశం భవతి పంచవిపుంశమితి పంచావిపుంశం భవతి ప్రజాపతే ప్రజాపతేరాప్తీ ప్రజాపతేరది ప్రజాపతే ఆప్యై పంచభి పంచభిష్టంద పంచభిరతి పంచాభి ష్టందస్సు వందే సువంది దేవోకం దేవోకమే దేవోకమితి దేవాలోకం ఏవాభి అభిజయంతి జయంతి పంచభి పంచభిరాసీనా పంచభిరితి పంచాభి ఆసీనా మనుష్యలోకం మనుష్యలోకమే మనుష్యలోకమితి మనుష్యాలోకం ఏవాభి అభిజయంతి జయంతి దశ దశలం సంపద్యందే పద్యందే దశాక్షర దశాక్షరా విరాట్ దశాక్షరే దశాక్షర విరాడన్నం విరాడితి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాడితి వీరాట్ విరాజైవ విరాజేతి వీరాజా ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిన్నాద్యం అవరుంధరే రుంధరే పంచధ పంచధ వినిషద్య పంచదేతి పంచాధ వినిషద్య స్తువంది వినిషద్యేతి వినిషద్య స్తువంది పంచ పంచదిశ దిశో దిక్షో దిక్ష్వేవ ఏవ ప్రతి ప్రతిష్టంది తిష్టంత్యేకైకయా ఏకైకయా అస్తుతయా ఏకైకయేద్యేకయా ఏకయా అస్తుతయా సమాజంది సమాజంది దిగ్భ్య సమాజంతేతి సంసాయంది దిగ్భ్యరేవ దిగ్భ్యైతి దిగర్భ్య ఏవాన్నాద్యం అన్నాద్యపుంసం అన్నాద్యమిన్నాద్యం సంభరంది భరంది తాభి తాభిరుద్ఘాత ఉద్ఘాతో ఉద్ఘాతేత్యుతర్ఘాత ఉద్గాయతి గాయతి దిగ్భ్య దిగ్భ్యరేవ దిగ్భ్యైతి దిగర్భ్య ఏవాన్నాద్యం అన్నాద్యం సంభృత్య అన్నాద్యమిన్నాద్యం సంభృత్య తేజ సంభృద్యే సంభృత్య తేజ ఆత్మన్ ఆత్మన్ దసతే దసతే తస్మాత్ తస్మాదేక ఏక ప్రాణ ప్రాణసర్వాణి ప్రాణైతి ప్రాణ సర్వాణ్యంగాని అంగాన్యవతి అవత్యథో అథో యథా అథో ఇత్యథో యథా సువర్ణ సువర్ణ ఉద్వదిష్యన్ సువర్ణ ఇది సువర్ణ ఉద్వదిష్యన్ శిర ఉద్వదిష్యన్నిదిష్యన్ శిర ఉత్తమం ఉత్తమం కోధుయే ఉత్తమమిత్యుదమం కోధుత ఏమేవేవ్యజమానా యజమానా ప్రజానా ప్రజానాముత్తమా ప్రజానామి ప్రజానా ఉత్తమా భవంతి ఉత్తమా ఇత్యుదమా సందీం ఆసందీముద్గాత ఆసందీమిసందీం ఉద్గాతారోహతి ఉద్గాతేద్యుద్గాత ఆరోహతి రోహతి సామ్రాజ్యం సామ్రాజ్యమే సామ్రాజ్యమితి సామ్రాజ్యం ఏ గచ్చంది గచ్చంది ప్రేంఖం ప్రేంఖకం హోతానాకస్ కృష్ణం కృష్ణకం రోహంతి రోహంతి కూర్చౌ కూర్చవద్ధ్వర్యు అధ్వర్యుర్బ్రధ్నస్ బ్రధ్నస్యవ ఏ విష్టవం విష్టవం గచ్చంది గచ్చంద్యేతావంత ఏతావంతో వై వైదేవోకా దేవోకాస్ ఏలోకా దేవోకా ఏ యథాపూర్వం యథాపూర్వం ప్రతి యథాపూర్వమితి యథాపూర్వం ప్రతి తిష్టంది తిష్టంతిథో అథో ఆక్రమణం అథో ఇద్యథో ఆక్రమణమే ఆక్రమణమిద్యాక్రమణం ఏ తత్సేతుం సేతం యజమానా యజమానా కుర్వతే కుర్వతే సువర్గస్ సువర్గస్ లోకస్ సువర్గస్ేది సువహాగస్ లోకస్ సమష్ట్యై సమష్ట్యాది సమష్ట్యై అర్కేణ వై వై సహస్రశ సహస్రశ ప్రజాపతి సహస్రశైతి సహస్రశ ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా సృజత ప్రజాది ప్రజా అసృజత తాభ్య తాభ్యైలాహం దేన ఇలాహం దేనేరాహం ఇలాహం లోతాహం లోతామవ అవారుంధ అరంధయత్ ఇదర్క్యం అర్క్యం భవతి భవతి ప్రజా ప్రజా ప్రజాది ప్రజా ఏద్యజమానా యజమానా సృజందే సృజంధ ఇలాహందం ఇలాహందం భవతి భవతి ప్రజాభ్య ప్రజాభ్య ప్రజాభ్యేది ప్రజాభ్య సృష్టాభ్య సృష్టాభ్యైరాం ఇరాం లోతాం లోతామవ అవరుంధతే రుంధతే తస్మాత్ తస్మాద్యాం యాగం సమాహం సమాగం సత్రం సత్రం సమృద్ధం సమృద్ధం శోషకా సమృద్ధాసాం శోషకాస్తాం తాగం సమాహం సమాహం మృగా ప్రజాయిషం ప్రజాయి ప్రజా ఇషమి హ్యాసా ఆసామూర్జం ఊర్జమాదతే ఆదతేజా ఆగదత ఇత్యాగదతే యాగం సమానం సమానం వ్యర్థం వ్యర్థమక్షోధకా వ్యర్థమితి వీర్థం అక్షోధకాస్తాం తాగం సమానం సమానం ప్రజా ప్రజాన ప్రజాది ప్రజా నహి హ్యాసాం ఆసామిషం ఇషమూర్జం ఊర్జమాదతే ఆదదత ఉత్క్రోధం ఆదత ఇత్యాదతే ఉత్క్రోధం కుర్వతే ఉత్క్రోధమిత్యుత్క్రోధం కుర్వతే యథా యథా బంధాత్ బంధాన్మోచానా మోచానాత్క్రోధం ఉత్క్రోధం కుర్వతే ఉత్క్రోధమిత్యుత్క్రోధం కుర్వత ఏవం ఏవమేవ ఏవదత్ తద్విజమానా యజమానాదేవ బంధాత్ దేవబంధాన్మోచానా దేవబంధాది దేవబంధాత్ మోచానావత్క్రోధం ఉత్క్రోధం కుర్వతే ఉత్క్రోధమిత్యుత్క్రోధం కుర్వత ఇషం ఇషమూర్జం ఊర్జమాత్మన్ ఆత్మన్దానావాణ బాణశతదంతు శతదంతుర్భవతి శతదంతరి శతదంతు అవతి శతాయు శతాయు పురుష శతాయుతి శత ఆయు పురుష శతేంద్రియ శతేంద్రియ ఆయుషి శతేంద్రియతి శత ఇంద్రియ ఆయుష్యేంద్రియ ఇంద్రియ ప్రతి ప్రతిష్టంది తిష్టంత్యాజిం ఆజిం ధావంది ధావంజనభిజిత అనభిజిత్యాభిజిజ్ఞై అనభిజిత్యేభ్యనభిజిత అభిజిత్ైరుంధుభీన్ అభిజిత్యాభిజిజ్ఞై ఇందుభేన్ సమాఘ్నంది సమాఘ్నంది పరమా సమాఘ్నంది సమాఘ్నంది పరమా వై వా ఏషా వాగ్ వాగ్యా యాదుంధుభౌ రుంధుభౌ పరమా పరమామేవ ఏవాచం వాచమవ అవరుంధతే రుంధతే భూమిదుందుభిం భూమిదుందుభిమా భూమిదుందుభిమిది భూమిదుందుభిం ఆఘ్నంది నందియా దైవ ఏవేమాం ఇమాం వాగ్ వాగ్ ప్రవిష్ట ప్రవిష్టాతాం ప్రవిష్టేది ప్రవిష్టా తామేవ ఏవావ అవరుంధతే రుంధతేథో అథో ఇమాం అథో ఇత్యథో ఇమామేవ నేవ జయంది జయంది సర్వాహ సర్వాచ వాచో వదంది వదంది సర్వాసాం వాచాం వాచామవరుద్ధి అవరుధ్యా ఆర్ద్రే అవరుధ్యావరుధ్యై ఆర్ద్రే చర్మన్ చర్మన్ వ్యాయచ్ఛేదే వ్యాయచ్ఛేదేంద్రియస్య వ్యాయచ్ఛేదే ఇది ఆయుచ్ఛేదే ఇంద్రియస్యావరుద్ధి అవరుధ్యావరుధ్యావరుధ్యై ఆన్య అన్య క్రోశతి క్రోశతి ప్రాణ్య అన్య శగంసతి శగంసతి య ఆక్రోశతి ఆక్రోశతి పునాది ఆక్రోశతి ఆక్రోశతి పునాద్యేవైనాన్ ఏనాథ సయ ప్రశంసతి ప్రశంసతి భూతేషు ప్రశంసతి ప్రశంసతి భూతేష్వేవ ఏవాన్నాద్యం అన్నాద్యం దాది అన్నాద్యమిన్నాద్యం దాద్యశీకృతం దృశీకృతం చృశీకృతమిశీకృతం చ వై వా ఏతే దేవృతం దేవృతం దేవృతమితి దేవృతం చ పూర్వై పూర్వైర్మాసై మాసైరవ అవరుంధతే రుంధతేర్భూతేక్షదా భూతేక్షదాంసామాని భూతేక్షదామితి భూతేక్షదా సామాని భవంతి భయస్య భయస్యావరుద్ధి అవరుద్ధ్యయంతి అవరుద్ధ్యావరుద్ధి యంతి వై వా ఏతే మిథునాద్ మిథునాద్యే ఏ సంవత్సరం సంవత్సరముపయంతి సంవత్సరమితి సంవత్సరం ఉపయంతి అంతర్వేది ఉపయంతేవారంతి అంతర్వేది మిథునౌ అంతర్వేదేంత వేది మిథునౌ సంభవత భవతస్తేన తేనైవ ఏ మిథునాద్ మిథునాన్న నయంతి యంతీతి యంతి శర్మావ అవభిందంతి భిందంతి ఆత్మానం ఆత్మానమేవ ఏషాం ఏషామవ అవభిందంతి భిందంతి మాప అపరాత్సీ రాత్సే మా మాది అతివ్యాత్సీ వ్యాత్సేది ఇత్యాహ ఆహ సంప్రతి సంప్రత్యేవ సంప్రతి సంప్రతి ఏషాం ఏషాం వాత్మానం వాత్మానమవ అవభిందంతి భిందంతి ఉదగుంభాన్ ఉదగుంభానసి నిధాయ ఉదగుంభానిత్యుదగుంభాన్ అధినిధాయ దాస్య అధినిధాయేత్యసి నిధాయ దాస్యమార్జాలీయం మార్జాలీయం పరి పరిణృత్యంతి నృత్యంతి పదః తదో నిఘ్నదీ నిఘ్నదీరిదంబసం నిఘ్నదీరితి నిఘ్నదీ ఇదంబసం గాయంద్య ఇదంబసుమిదంబసం గాయంద్యో మధు మధు వై వై దేవానాం దేవానాం పరమం పరమమన్నాద్యం అన్నాద్యం పరమం అన్నాద్యమిత్యన్నాద్యం పరమమే ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధవే రుంధవే పర అదోని నిఘ్నంది ఘంది మహీయా మహీయామేవ ఏషు ఏషు దధతి దధతీతి దధతి పృథివ్యై స్వాహ సాహ అంతరిక్షాయ అంతరిక్షాయ స్వాహ స్వాహ దివే దివే స్వాహ స్వాహ సంప్రోష్యవే సంప్రోష్యవే స్వాహ సంప్రోష్యవేది సంప్రోష్యవే సాహ సంభ్రమమానాయ సంభ్రమమానాయ స్వాహ సంభ్రమమానాయేతి సంభ్రమమానాయ సాహ సంభృతాయ సంభృతాయ స్వాహ సంభృతాయేతి సంభృతాయ సాహ మేఘాయిష్యతే మేఘాయిష్యతే సాహ సాహ మేఘాయతే మేఘాయతే సాహ మేఘాయతేతి మేఘాయతే సాహ మేఘితాయ మేఘితాయ స్వాహ సాహ మేఘాయ మేఘాయ స్వాహ సాహ నీహారాయ నీహారాయ స్వాహ సాహ నిహాకాయై నిహాకాయై స్వాహ నిహాకాయాయి నిహాకాయై స్వాహ ప్రాసజాయ ప్రాసజాయ స్వాహ సాహ ప్రజలాకాయై ప్రజలాకాయై స్వాహ ప్రజలాకాయాయి ప్రజలాకాయై సాహ విద్యోదిశ్యవే విద్యోదిశ్యవే స్వాహ విద్యోదిశ్యవేది విద్యోదిశ్యవే సాహ విద్యోతమానాయ విద్యోతమానాయ స్వాహ విద్యోతమానాయేది విద్యోతమానాయ స్వాహ సంవిద్యోతమానాయ సంవిద్యోతమానాయ స్వాహ సంవిద్యోతమానాయేతి సంవిద్యోతమానాయ స్వాహ సమేష్యవే సమేష్యవే స్వాహ స్వాహ స్తనయతే స్తనయతే స్వాహ స్వాహోగ్రం ఉగ్రగ్ర స్తనయతే స్తనయతే స్వాహ స్వాహ వరిషిష్యతే వరిషిష్యతే స్వాహ స్వాహ వర్షతే వర్షతే స్వాహ స్వాహ వివర్షతే అభివర్షతే స్వాహ అభివర్షదైత్యభివర్షతే స్వాహ పరివర్షతే పరివర్షతే స్వాహ పరివర్షత ఇది పరివర్షతే స్వాహ సంవర్షతే సంవర్షతే స్వాహ సంవర్షత ఇది సంవర్షతే స్వాహ అనువర్షతే అనువర్షతే స్వాహ అనువర్షదైత్యనువర్షతే స్వాహ శీకాయిష్యతే శీకాయిష్యతే స్వాహ స్వాహ శీకాయతే శీకాయతే స్వాహ శీకాయతే ఇది శీకాయతే స్వాహ శీకితాయ శీకితాయ స్వాహ స్వాహ ప్రోషిష్యతే ప్రోషిష్యతే స్వాహ సహా పృష్ణదే పృష్ణదే సహా సహా పరిపృష్ణదే పరిపృష్ణదే సహా పరిపృష్ణదైతి పరిపృష్ణదే సహో ఉద్గ్రహీష్యతే ఉద్గ్రహీష్యతే సహా ఉద్గ్రహీష్యతేగ్రహీష్యతే సాహోగృహరే ఉద్గృహరే సహ ఉద్గృహరేగృహరే సాహోద్గృహీతాయ ఉద్గృహీతాయ సహ ఉద్గృహీతృతగృహీతాయ సహ విప్లవశ్రే విప్లవశ్రే సహ విప్లవశ్రేది విప్లవశ్రే సహ విప్లవమానాయ విప్లవమానాయ సహ విప్లవమానాయేది విప్లవమానాయ సహ విప్లుదాయ విప్లుదాయ సహ విప్లుదాయేది విప్లుదాయ సహాదప్స్యతే ఆదప్స్యతే సహ ఆదప్స్యతేద్యాదప్స్యతే సహాదపదే ఆదపదే సహ ఆదపదరిద్యాదపదే సహోగ్రం ఉగ్రమాదపదే ఆదపదే సహ ఆదపదరిద్యాదపదే సహర్భ్య ఋద్భ్యస్వాహ ఋగ్భ్యేద్భ్య సహ యజుర్భ్య యజుర్భ్యస్వాహ యజుర్భ్యైతేజుభ్య సహ సామభ్య సామభ్యస్వాహ సామభ్యైతి సామాభ్య సహాంగిరోభ్య అంగిరోభ్యస్వాహ అంగిరోభ్యైత్యంగిరహాభ్య సహ వేదేభ్య వేదేభ్యస్వాహ సహ గాథాభ్య గాథాభ్యస్వాహ సహ నారాశుంసేభ్య నారాశుంసేభ్యస్వాహ సహ రైభీభ్య రైభీభ్యస్వాహ సహ సర్వస్మై సర్వస్మై స్వాహ సాహేభి స్వాహ దత్తే స్వాహ సహ దంతకాయ అదంతకాయ స్వాహ సహ ప్రాణినే ప్రాణినే స్వాహ సహ ప్రాణాయ అప్రాణాయ సహ సహ ముఖవదే ముఖవదే సహ ముఖవద ఇది ముఖవదే సహ ముఖాయ అముఖాయ సహ సహ నాసికవదే నాసికవదే సహ నాసికవద ఇది నాసికావదే సహ నాసికాయ అనాసికాయ సహ సహ అక్షణ్వదే అక్షణ్వదే సహ అక్షణ్వదైత్యక్షణ్వదే సహ నక్షికాయ అనక్షికాయ సహ సహ కర్ణే కర్ణినే సహ సహ కర్ణకాయ అకర్ణకాయ సహ సహ శీర్షణ్వదే శీర్షణ్వదే సహ శీర్షణ్వదైతి శీర్షణ్వదే సహ శీర్షకాయ అశీర్షకాయ సహ సహ పద్మదే పద్మదే సహ పద్మదైతి పదేపదే సహ పాతకాయ అపాతకాయ సహ సహ ప్రాణదే ప్రాణదే సహ ప్రాణదైతి ప్రాణదే సహ ప్రాణదే అప్రాణదే సహ అప్రాణదైత్యప్రాణదే సహ వదతే వదతే సహ సహ వదతే అవదతే సహ సహ పశ్యతే పశ్యతే సహ సహ పశ్యతే అపశ్యతే సహ సహ శృణ్వదే శృణ్వదే సహ సహ శృణ్వదే అశృణ్వదే సహ సహ మనస్సునే మనస్సునే సహ సహ మనసే అమనసే సహ సహ రేతస్సునే రేతస్సునే సహ సహ రేతస్కాయ అరేతస్కాయ సహ రేతస్కాయేత్యరేత కాయ సహ ప్రజాభ్య ప్రజాభ్య సహ ప్రజాభ్యేది ప్రజాభ్య సహ ప్రజననాయ ప్రజననాయ స్వాహ ప్రజననాయేది ప్రజననాయ సహ లోమరే లోమరే సహ లోమోదయి లోమాపదే సహ లోమకాయ అలోమకాయ స్వాహ సహ ప్రజే ప్రజే సహ సహ అత్వక్కాయ అత్వక్కాయ స్వాహ సహ చర్మణ్వదే చర్మణ్వదే సహ చర్మణ్వదయి చర్మణ్వదే సహ చర్మకాయ చర్మకాయ సహ సహ లోహితవదే లోహితవదే సహ లోహితవదైతి లోహితావదే సహ లోహితాయ అలోహితాయ స్వాహ సహ మాగం సన్వదే మాగం సన్వదే స్వాహ మాగం సన్వదైతి మాగం సన్వదే సహ మాగుంసకాయ అమాగుంసకాయ స్వాహ స్వాహ స్నావభ్య స్నావభ్య సహ స్నావభ్యైతి స్నానాభ్య సహ స్నావకాయ అస్నావకాయ స్వాహ సహ సన్వదే అస్థన్వదే సహ అస్థన్వదైత్యస్థన్వదే సహ నస్తికాయ అనస్తికాయ సహ సహ మజ్జన్వదే మజ్జన్వదే సహ మజ్జన్వదైతి మజ్జన్వదే సహ మజ్జకాయ అమజ్జకాయ సహ సహ అంగిలే అంగిలే సహ సహ అంగాయ అనంగాయ సహ సహ ఆత్మనే ఆత్మనే సహ సహ అనాత్మనే అనాత్మనే సహ సహ సర్వస్మై సర్వస్మై సహ సహేది సహ తస్వా వాయునగ్గే ఇనగ్రిత సద్వా వాయునక్తో ఇనక్తు విష్ణు విష్ణుస్వా వాయునక్తో ఇనక్వాస్య అస్తి యజ్ఞస్య యజ్ఞస్యర్థై నిర్థై మహ్యం మహ్యం సన్నద్ధి సన్నత్యాముష్మై సన్నత్యాది సన్నద్ధి అముష్మై కామాయ కామాయ ఆయుషే ఆయుషే ద్వా ప్రాణాయ ప్రాణాయ స్వాపానాయ అపానాయ అపానాయేద్యప అనాయ స్వాభ్యానాయ ధ్యానాయ ధ్యానాయేదివీనాయ స్వాభ్యుష్యై ద్యుష్యై ద్యుష్యాదివీరుష్యై స్వారయ్యై రయ్యై స్వారాసతే రాసతే స్వాఘోషాయ ఘోషాయ స్వాఘోషాయ ఘోషాయ స్వారాద్ఘోషాయ ఆరాద్ఘోషాయ ఆరాద్ఘోషాయేరాద్ఘోషాయ స్వా ప్రచ్యుత్యై ప్రచ్యుత్యై ప్రచ్యుత్యాది ప్రాచ్యుత్యై స్వేది స్వా అగ్నే గాయత్రాయ గాయత్రాయ త్రివృతే త్రివృతేరాసందరాయ త్రివృతైలిత్రివృతే రాసందరాయ వాసందాయ రాసందరాయేదిరాసందరాయ వాసందాయ అష్టాకపాల అష్టాకపాల ఇంద్రాయ అష్టాకపాల ఇత్యష్టాకపాల ఇంద్రాయ ప్రైషభాయ ప్రైషభాయ పంచదశాయ పంచదశాయ వార్హతాయ పంచదశాయేది పంచదశాయ వార్హతాయ అగ్నైష్మాయ వైష్మాయకాదశకపాల ఏకాదశకపాల విశ్వేభ్య ఏకాదశకపాల ఇత్యేకాదశకపాల విశ్వేభ్యో దేవేభ్య దేవేభ్యో జాగతేభ్య జాగతేభ్య సప్తదశేభ్య సప్తదశేభ్యో వైరూపేభ్య సప్తదశేభ్యేది సప్తదశేభ్య వైరూపేభ్యో వార్షికేభ్య వార్షికేభ్యో ద్వాదశకపాల ద్వాదశకపాలో మిత్రావరుణాభ్యాం ద్వాదశకపాల ద్వాదశకపాల మిత్రావరుణాభ్యామానుష్టుభాభ్యాం మిత్రావరుణాభ్యామి మిత్రావరుణాభ్యాం ఆనుష్టుభాభ్యామే వింశాభ్యాం ఆనుష్టుభాభ్యామిత్యానుష్టుభాభ్యాం ఏక వింశాభ్యాం వైరాజాభ్యాం ఏక వింశాభ్యామిత్యేక వింశాభ్యాం వైరాజాభ్యాం శారదాభ్యాం శారదాభ్యాం వయస్యా బృహస్పతే బృహస్పతే పాంగాయ పాంగాయ ప్రణవాయ ప్రణవాయ శాక్వరాయ ప్రణవాయేది ద్వైనవాయ శాక్వరాయ హైమంతికాయ హైమంతికాయ చరు చరుస్వరిత్రే చరిత్రాదిచ్ఛందసాయ ఆదిచ్ఛందసాయ త్రయస్త్రిపుంసాయ ఆదిచ్ఛందసాయేత్యాదిఛందసాయ త్రయస్త్రిపుంసాయ నైవతాయ త్రయస్త్రిపుంసాయేది త్రయ త్రిపుంసాయ రైవతాయ శైశిరాయ శైశిరాయ ద్వాదశకపాల ద్వాదశకపాలోదిద్ది ద్వాదశకపాల ద్వాదశకపాల అదిత్యే విష్ణుమగ్ఞై విష్ణుమగ్ఞై చరు విష్ణుమగ్ఞాది విష్ణుమగ్ఞై చరురగ్నే అగ్నే వైశ్వానరాయ వైశ్వానరాయ ద్వాదశకపాల ద్వాదశకపాలోనుమద్ది ద్వాదశకపాల ద్వాదశకపాల అనుమద్ది చరు అనుమత్యానుమద్ది చరుఃకాయ కాయ ఏకపాల ఏకకపాల ఇత్యేకాకపాల యో వై వా అర్ధౌ అర్ధావగ్ని అగ్ని ప్రక్రియతే ప్రక్రియతేజ ప్రక్రియతైలి ప్రాక్రియతే యశ్చ స సోమ సోమో రాజా రాజాతయో తయోరేష ఏష ఆదిత్యం ఆదిత్యైరగ్నిశోమీయ అగ్ని సోమీయోస అగ్ని సోమీయ్ని సోమీయ అథైష ఏష రుద్ర రుద్రోయ యీయతే క్షీయతేజిరే సంజిరేగ్నౌ సంజిరైరిసంజిరే అగ్నాదేతాని ఏతాని హవీగుంషి హవీగుంషి నిర్వపేత్ నిర్వపేదేష నిర్వపేదిహీమపేత్ ఏష ఏ రుద్ర రుద్రోషానంద ప్రశానంద ఉపోత్య ఉపోత్య ప్రజా ఉపోత్యేంద్రిపోత్య ప్రజా పశూన్ ప్రజాపతి ప్రజా పశూన్ యజమానాయ యజమానస్యాసి అభిమన్యేత మన్యేతంజిరే సంజిరేగ్నౌ సంజిరైతాంజిరే అగ్నావేతాని ఏతాని హరీగుంషి హరీగుంషి నిర్వపతి నిర్వపతి భాగభేదేన నిర్వపదీతిహీమపతి భాగభేదేనైవ భాగభేదేనేతి భాగభేదేన ఏనం ఏనగం శమయతి సమయన నాస్య అస్య రుద్ర రుద్రోషానంత అశానంద ఉపోత్య ఉపోత్య ప్రజా ఉపోత్యేత్యుత ఉత్య ప్రజా పశూన్ ప్రజాపతి ప్రజా పశూనభి అభిమన్యులే మన్యతే దశ దశ హవీగుంషి అభీగుంషి భవంది భవంది నవ నవ వై వై పురుషే పురుషే ప్రాణా ప్రాణానాభి ప్రాణాది ప్రాణా నాగర్దశమీ దశమీ ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణాది ప్రాణాన్ ఏ యజమానే యజమానే దాది దాద్భవ అథో దశాక్షర అథో విద్యుభవ దశాక్షర విరాట్ దశాక్షరే దశాక్షర విరాడన్నం విరాజ్ విరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజి విరాజ్ విరాట్ విరాజ్యేవ విరాజీతి వీరాజి ఏవాన్నాద్యే అన్నాద్యే ప్రతి అన్నాద్యేత్యన్నాద్యే ప్రతిష్టరి తిష్టకృతభి ఋతుభిర్వై ఋతుభిర్తృతోభి వా ఏష ఛందోభి ఛందోభి స్తోమయీ ఛందోభిర్ది ఛందాభి స్తోమయ పృష్టై పృష్టైశ్చేదవ్య చేతవ్యైతి ఇత్యాహో ఆహుయత్ యదేతాని ఏతాని హవీగుంషి హవీగుంషి నిర్భవతి నిర్భవతృతుభి నిర్భవతీతి నిహీమతి ఋతుభిరేవ ఋతుభిర్తృతోభి ఏనం ఏదం ఛందోభి ఛందోభి స్తోమయీ ఛందోభిర్ది ఛందాభి సోమై పృష్టై పృష్టైస్వినతే చినతే ఋష ఋషసృషువాణేన సృషువాణేన అభిజిత్యా ఇత్యాహో ఆహుర్యత్ యదేతాని ఏతాని హవీగుంషి హవీగుంషి నిర్వపది నిర్వపది దిశా నిర్వపదీతి నిహీమపది దిశామభిజిద్యై అభిజిద్యా ఏతయా అభిజిత్యాభిజిత్యై ఏతయా వై వా ఇంద్రం ఇంద్రం దేవా దేవాయాజయన్ అయాజయన్ తస్మాత్ తస్మాదింద్రసవ ఇంద్రసవ ఏతయా ఇంద్రసవైంద్రసవ ఏతయా మను మను మనుష్యా మనుష్యాస్తస్మాత్ తస్మాన్మనుసవ మనసవోయథా మనసవైతి మనోసవ యథేంద్ర ఇంద్రో దేవానా దేవానా యథా మను మనుర్మనుష్యాణ మనుష్యాణమేవం ఏంభవతి భవతి యేం ఏం విద్వాన్ విద్వానేతయా ఏతయేష్యా ఇష్యాజతే యజతే దిగ్వదీ దిగ్వదీ ప్రోణవాక్యా దిగ్వదీరి దిగ్వదీ ప్రోణవాక్యా ప్రోణవాక్యాగ్యాంది సర్వాసాం సర్వాసాం దిశా దిశామభిజిద్యై అభిజిద్యాభిజిత్యై యాణత ప్రాణతో నిమిషద ప్రాణతైతి ప్రాణత నిమిషతో మహిత నిమిషతైతి నిమిషద మహిత్వైక మహిత్వేతి మహిత్వా హే కలిద్రాజా రాజా జగత జగతో బూవ బూవేది బూవ యీషే ఈశే అస్యగత ద్విపదశ్చతుష్పద ద్విపదైతి ద్వీపద చతుష్పదకస్మై చతుష్పదైతి చతుర్పద తస్మై దేవాయ దేవాయ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ ఉపయామగృహీతోసి ఉపయామగృహీతృహీత అసి ప్రజాపతయే ప్రజాపతయే ప్రజాపతయేది ప్రజాపతయే తాదృష్టం దృష్టం గృహామి గృహామి తస్యతేద్యో యోర్మహిమ మహిమా నక్షత్రాణి నక్షత్రాన్ని రూపం రూపమాదిత్య ఆదిత్యేజ తేజస్తస్మై తస్మై మహిమ్నే మహిమ్నే ప్రజాపతయే ప్రజాపతయే స్వాహ ప్రజాపతయేది ప్రజాపతయే స్వాహే విస్వాహా యా ఆత్మదా ఆత్మనాపలదా ఆత్మదాత్మాదా బలదాయ బలదాది బలాదా విశ్వే విశ్వ ఉపాసతే ఉపాసతే ప్రశిషం ఉపాసత ఆసతే ప్రశిషం ప్రశిషమిది ప్రాశిషం ఎవా దేవాది దేవాయా ఛాయామృతం అమృతం మృత్యు మృత్యు కస్మై కస్మై దేవాయ దేవాయ హవిషా హవిషా విధేమ విధేమేది విధేమ ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామాగృహీత అసి ప్రజాపతయే ప్రజాపతయే త్వా ప్రజాపతయేది ప్రజాపతయే త్వాజుష్టం కృష్ణం గృహామి గృహామి తస్య తస్యతే ఏ పృథివీ పృథివీ మహిమా మహిమౌషధయ ఔషధయో వనస్పతయ వనస్పతయో రూపం రూపమగ్ని అగ్నిస్తే ఏతేజ తేజస్తస్మై తస్మై మహిమ్నే మహిమ్నే ప్రజాపతయే ప్రజాపతయే స్వాహ ప్రజాపతయేది ప్రజాపతయే స్వాహే విస్వాహ ఆ బ్రహ్మన్ బ్రహ్మన్ బ్రాహ్మణ బ్రాహ్మణో బ్రహ్మవర్జసి బ్రహ్మవర్జసి జాయతా బ్రహ్మవర్జసీ బ్రహ్మవర్జసి జాయతామా ఆస్మిన్ అస్మిన్ రాష్ట్రే రాష్ట్రే రాజన్య రాజన్యషభ్య ఇషభ్య శూర శూరో మహారథ మహారథో జాయత మహారథ ఇది మహారథ జాయతాంధ్రీ ద్వ్రీ ధేను ధేనుర్వోఢా ఓఢా నద్వాన్ అనద్వాన్నాశు ఆశు సబ్ది సప్తి పురంధి పురంధిర్యోషా యోషా జిష్ణు జిష్ణోరథేష్టా రథేష్టా సభేజ రథేష్టా ఇది రథేస్థా సభేజో యువా యువా అస్యజమానస్ యజమానస్ వీర వీరో జాయతాం జాయతాం నిఖామే నిఖామే నిఖామే నిఖామేన నిఖామే నిఖామ ఇది నిఖామే నిఖామే నర్జన్య పర్జన్యో వర్షదు వర్షదు ఫలిన్య ఫలిన్యో నవోషధయ ఓషధయ పచ్యందాం పచ్యందాం యోగక్షేమ యోగక్షేమో నోగక్షేమ ఇది యోగక్షేమ నల్పదాం కల్పదామితి కల్పదాం ఆక్రాన్ అక్రాన్ వాజీ వాజీ పృథివీం పృథివీమగ్నిం అగ్నియుజం యుజమకృత అకృతవాజీ వాజ్యర్వా అర్వా ఆక్రాన్ అక్రాన్ వాజీ రాజ్యంతరిక్షం అంతరిక్షం వాయుం వాయుంజం యుజమకృత అకృతవాజీ వాజ్యర్వా అర్వాజ్యాం వాజీ వాజ్యా ఆక్రగ్రస్త అక్రగ్రస్త సూర్యం సూర్యంజం యుజమకృత అకృతవాజీ వాజ్యర్వా అర్వాగ్ని అగ్నిస్నే దేవాజిన్ వాజినియుంగను అరుద్వా స్వా ఆరథే రథే స్వస్తి స్వస్తి మాసం సంపాదయ పాదయ వాయు వాయుస్తేజిన్ వాజిలియుంగను ఆరభే రభే స్వస్తి స్వస్తిమా మాసం సంపాదయ పారయాదిత్య ఆదిత్యస్తే హే వాజిన్ వాజిలియుంగను ఆరభే రభే స్వస్తి స్వస్తిమా మాసం సంపాదయ పారయ ప్రాణధృగ ప్రాణధృగసి ప్రాణధృగి ప్రాణధృగ అసి ప్రాణం ప్రాణం మే ప్రాణమిది ప్రాణం మే దృగృంహ దృగృంహం జానధృగ జానధృగసి జానధృగి వ్యానధృగ అసి జ్ఞానం జ్ఞానం మే జ్ఞానమిది వీరణం మే దృగృంహ దృగృంహాపానధృగ అపానధృగసి అపానధృగిపానధృగ అస్యపానం అపానం మే అపానమిద్యపానం మే దృగృంహ దృగృంహచక్షు చక్షురసి అసి చక్షు చక్షుర్మయి మయి ధేహి ధేహి శ్రోత్రం శ్రోత్రమసి అసి శ్రోత్రం శ్రోత్రం మయి మయి ధేహి ధ్యేష్యాయు ఆయురసి అస్యాయు ఆయుర్మయి మయి ధేహి ధ్యేహీతి ధేహి యజ్ఞబీజం బీజం వర్షా వర్షా పర్జన్య పర్జన్య స్పక్తా పక్తా సస్యం సస్యకం సువిప్లా సువిప్లా ఓషధయ సువిప్లా సోదిప్లా ఓషధయస్వధిచరణ స్వధిచరణేయం స్వధిచరణేది సో అధిచరణ ఇయకం సూపసదన సూపసదనోగ్ని సూపసదన ఇది సో ఉపసదన అగ్నిస్వధ్యక్షం స్వధ్యక్షమంతరిక్షం స్వధ్యక్షమిది సో అధ్యక్షం అనంతరిక్షకం సుభావ సుభావ అవమాన సుభావ ఇది సో భావ అవమాన సూపస్థాన సూపస్థానాద్యౌ సూపస్థానేది సో ఉపస్థాన యౌ శివం శివమసౌ అసౌ తపన్ తపన్ యథాపూర్వం యథాపూర్వమహోరాత్రే యథాపూర్వమిది యథాపూర్వం అహోరాత్రే పంచదశిన అహోరాత్రే ఇత్యహ రాత్రే పంచదశినో అర్ధమాసా పంచదశినైతి పంచదశిన అర్ధమాసా త్రిగుంశిన అర్ధమాసా ఇతర్ధమాసా ఋగుంశినో మాసా మాసా క్లుప్తా క్లుప్తా ఋతవ ఋతవ శాంత శాంతసంవత్సర సంవత్సర ఇది సంవత్సర ఆగ్నేయో అష్టాకపాల అష్టాకపాల సౌమ్య అష్టాకపాలైత్యష్టాకపాల సౌమ్యశ్చర చరసావిద్ర సావిత్రోవష్టాకపాల అష్టాకపాల పౌష్ణ అష్టాకపాలైత్యష్టాకపాల పౌష్ణశ్చర చరో రౌద్ర రౌద్రశ్చర చరగ్నే అగ్నే వైశ్వానరాయ వైశ్వానరాయ ద్వాదశకపాల ద్వాదశకపాలో మృగాకరే ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల మృగాఖరే యది మృగాఖర ఇది మృగ ఆఖరే యది నాగచ్చేత్ ఆగచ్చేదగ్నే ఆగచ్చేదిద్యా ఆగచ్చేత్ అగ్నేకం హోముచే అగం హోముచే అష్టాకపాల అగం హోముచైత్యగం మహాముచే అష్టాకపాల శౌర్యం అష్టాకపాల ఇష్టాకపాల శౌర్యం వయ వయోవాజవ్య వాజవ్య ఆజ్యభాగ ఆజ్యభాగైత్యాజ్యభాగ అగ్నేకం హోముచే అగం హోముచేష్టాకపాల అగం హోమచైత్యగం మహాముచే అష్టాకపాల ఇంద్రాయ అష్టాకపాల ఇత్యష్టాకపాల ఇంద్రాయగం హోముచే అగం హోముచేకాదశకపాల అగం హోమచైత్యగం మహాముచే ఏకాదశకపాల మిత్రావరుణాభ్యాం ఏకాదశకపాల ఇత్యేకాదశకపాల మిత్రావరుణాభ్యామా గోముభ్యాం మిత్రావరుణాభ్యామిది మిత్రావరుణాభ్యాం ఆ గోముభ్యాం వయస్యా ఆ గోముభ్యామిత్యా గోముగర్భ్యాం వయస్యా వాయో సావిత్ర వాయో సావిత్ర గోముభ్యాం వాయో సావిత్ర ఇది వాయో సావిత్ర ఆ గోముభ్యాం చరవ ఆ గోముభ్యామిత్యా గోముగర్భ్యాం చరవశ్రుభ్యాం అశ్రుభ్యాం ఆ గోముభ్యాం అశ్రుభ్యామిత్యశ్రీభ్యాం ఆ గోముభ్యాం ధానా ఆ గోముభ్యామిత్యా గోముగర్భ్యాం ధానా మరుద్భ్య మరుద్భ్యే నోముభ్య మరుద్భ్యైతి మరుగర్భ్య ఏ నోముభ్య సప్తకపాల ఏ నోముద్భ్యైత్యే నోముగర్భ్య సప్తకపాల విశ్వేభ్య సప్తకపాల ఇది సప్తాకపాల విశ్వేభ్యో దేవేభ్య దేవేభ్య ఏ నోముభ్య ఏ నోముభ్యో ద్వాదశకపాల ఏ నోముద్భ్యైత్యే నోముగర్భ్య ద్వాదశకపాలోనుమద్ది ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల అనుమద్ధ్యై చర అనుమత్యానుమత్తి చరుడగ్నే అగ్నే వైశ్వానరాజ వైశ్వానరాజ ద్వాదశకపాల ద్వాదశకపాలో ద్యావా పృథివీభ్యాం ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల ద్యావా పృథివీభ్యాం అవం హోముభ్యాం ద్యావా పృథివీభ్యామిది ద్యావా పృథివీభ్యాం అవం హోముభ్యాం ద్వికపాల అగం హోముభ్యామిత్యగం హోమగర్భ్యాం ద్వికపాల ఇది ద్వికపాల అగ్నే సమ్ సమనమద్ అనమద్పృథివ్యై పృథివ్యై సమ్ సమనమద్ అనమద్యథాగ్ని అగ్ని పృథివ్యా పృథివ్యా సమనమద్ సమనమదేవం సమనమది సమ్ అనమద్ ఏం మహ్యం మహ్యం భద్రా భద్రాసన్నతయ సన్నతయస్వం సన్నతయది సాన్నతయ సన్నమందు నమందు వాయువే వాయువే సమ్ సమనమద్ అనమదంతరిక్షాయ అంతరిక్షాయ సమ్ సమనమద్ అనమద్యథా వాయు వాయురంతరిక్షేణ అంతరిక్షేణ సూర్యాయ సూర్యాయ సమ్ సమనమద్ అనమద్వే దివే సమ్ సమనమద్ అనమద్యథా యథా సూర్య సూర్యో దివా దివా చంద్రమసే చంద్రమసే సమ్ సమనమద్ అనమన్నక్షత్రేభ్య నక్షత్రేభ్యశ్చ సమనమద్ అనమద్యథా యథా చంద్రమాహ చంద్రమా నక్షత్రై నక్షత్రైర్వరుణాయ వరుణాయ సమ్ సమనమద్ అనమదభ్య అభ్యస్తం అభ్యైత్రిభ్య సమనమద్ అనమద్యథా యథా వరుణ వరుణోద్భి అభ్యస్తాన్నే అభ్యరిచ్యుదభి సాన్నే సమ్ సమనమద్ అనమదృశే ఋషే సమ్ సమనమద్ అనమద్యథా యథా సామ సామచ్చ రజా బ్రహ్మణే బ్రహ్మణే సమ్ సమనమద్ అనమద్క్షత్రాయ క్షత్రాయ సమ్ సమనమద్ అనమద్యథా యథా బ్రహ్మ బ్రహ్మక్షత్రేణ క్షత్రేణ రాజ్ఞే రాజ్ఞే సమ్ సమనమద్ అనమద్విషే విషే సమ్ సమనమద్ అనమద్విషా యథా రాజా రాజా విషా విషారథాయ రథాయ సమ్ సమనమద్ అనమదశ్వేభ్య అశ్వేభ్యస్తం సమనమద్ అనమద్విషా యథారథ రథోశ్వై అశ్వై ప్రజాపదయే ప్రజాపదయే సమ్ ప్రజాపదయి ప్రజాపదయే సమనమద్ అనమద్భూతేభ్య భూతేభ్యస్తం సమనమద్ అనమద్విషా యథా ప్రజాపతి ప్రజాపతిర్భూతై ప్రజాపతి ప్రజాపతి భూతైస్తమనమద్ సమనమదేవం సమనమది సమం అనమద్ ఏం మహ్యం మహ్యం భద్రా భద్రా సన్నతయ సన్నతయస్వం సన్నతయది సన్నతయ సన్నమందు నమంతి నమందు ఏతే తే పంథాన పంథానస్ విద ప్రవిదస్పూర్వ్యాస ఊర్వ్యాసో రేణవ రేణవో విదతాంతరిక్షే విదతా వీతతా అంతరిక్షంతరిక్షే తేభిర్న నో అద్య అద్య పథిభి పథిభిస్ సుగేభి పథిభిరిజి పథీభి సుగేభిరక్ష సుగేభిరిజి సూగేభి రక్షాచ నో అధి అధి చదేవ దేవ్రూహి బ్రూహీజి బ్రూహి నమోగ్నే అగ్నే పృథివీక్షితే పృథివీక్షితే లోకస్పృతే పృథివీక్షితైతి పృథివీక్షితే లోకస్పృతే లోకం లోకస్పృతైతి లోకాస్పృతే లోకమస్మై అస్మై యజమానాయ యజమానాయ దేహి దేహి నమ నమో వాయువే వాయువేంతరిక్షక్షితే అంతరిక్షక్షితే లోకస్పృతే అంతరిక్షక్షితైత్యంతరిక్షాక్షితే లోకస్పృతే లోకం లోకస్పృతైతి లోకాస్పృతే లోకమస్మై అస్మై యజమానాయ యజమానాయ దేహి దేహి నమ నమ సూర్యాయ సూర్యాయ వివక్షితే వివక్షితే లోకస్పృతే వివక్షితైతి వివక్షితే లోకస్పృతే లోకం లోకస్పృతైతి లోకాస్పృతే లోకమస్మై అస్మై యజమానాయ యజమానాయ దేహి దేహేతి దేహి యో వై వాశ్వస్ అశ్వస్య మేధ్య మేధ్యస్ శిర శిరో వేద వేదశీర్షణ్వాన్ శీర్షణ్వాన్ మేధ్య శీర్షణ్వాన్ని శీర్షణ్వాన్ మేధ్యోషా వై వాశ్వస్ అశ్వస్య మేధ్యస్ మేధ్యస్ శిర శిర సూర్య సూర్యశక్షు చక్షుర్వాద వాత ప్రాణ ప్రాణశ్చంద్రమా ప్రాణైతి ప్రాణ చంద్రమా శ్రోత్రం శ్రోత్రం దిశ దిశ పాదా పాదా అవాంద్రదిశా అవాంద్రదిశా పరిషవ అవాంద్రదిశాంద్రదిశా పరిషవో రాత్రే అహోరాత్రే నిమేష అహోరాత్రేత్య రాత్రే నిమేషోర్ధమాసా నిమేషైతి నిమేష అర్ధమాసా పర్వాణి అర్ధమాసాధమాసా పర్వాణి మాసా మాసా సంధానాని సంధానాన్ ఋతవ సంధానానేతి సంధానాని ఋతవాంగాని అంగాని సంవత్సర సంవత్సర ఆత్మా సంవత్సరైతి సంవత్సర ఆత్మా రశ్మయ రశ్మయ కేశా కేశా నక్షత్రాణి నక్షత్రాణి రూపం రూపం తారకా తారకా అస్థాని అస్థాని నభ నభో మాంసాని మాంసాన్యోషధయ ఓషధయో లోమాని లోమాని వనస్పతయ అనస్పతయోమానా బాలా అగ్ని అగ్నిర్ముఖం ముఖం వైశ్వానర ఐశ్వానరో వ్యాప్తం వ్యాప్తకం సముద్ర వ్యాప్తమితి వ్యాప్తం సముద్ర ఉదరం ఉదరమంతరిక్షం అంతరిక్షం వాయు వాయుర్జావా పృథివీ జావా పృథివీ ఆండౌ జావా పృథివీ నిర్జావా పృథివీ ఆండౌ గ్రావా గ్రావా శేప శేప సోమ సోమోనేత ఏదోయత్జంజభ్యతేజంజభ్యతేద్యోదతేజోనతేద్యోనతేద్విధోనతే తత్స్తనయతి స్తనయతిన్మేహతి మేహతి తద్వర్షతి వర్షతి వాగ్ వాగేవ ఏవాస్య అస్య వాగ్ వాగహ అహర్వై వాశ్వస్య అశ్వస్య జాయమానస్య మహిమా మహిమా పురస్తాద్ పురస్తాజ్జాయతే జాయతే రాత్రి రాత్రిరేణం ఏనం మహిమా మహిమా పశ్చాద్ పశ్చాదను అనుజాయతే జాయత ఏతౌ ఏతౌ వై వై మహిమానౌ మహిమానావశ్వం అశ్వమభిత అభితస్సం సంబభూవతు బభూవతు రహయ హయో దేవాన్ దేవానవహర్ అవహదర్వా అర్వాసురాన్ అసురాన్ భాజీ భాజీ గంధర్వాన్ గంధర్వానశ్వ అశ్వమనుష్యాన్ మనుష్యాన్ సముద్ర సముద్రో వై వా అశ్వస్య అశ్వస్య యోని యోని సముద్ర సముద్రబంధు బంధురి బంధు సప్తమకాండే పంచమ ప్రశ్న సమాప్త సప్తమకాండం చ సంపూర్ణం ఇది శ్రీకృష్ణయజుర్వేద తైత్తిరీయ శాఖా సంహితాక్రమపాఠ సమాప్త శ్రీకృష్ణార్పణమస్తు ఓ